ఏ శ్రీరామ్ శ్రీరామశరణం మమ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం దశశిరసశ్చ వధం నిశోమయధ్వం. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణం అరణ్యకాండ శ్రీ గోవిందరాజయ్య వ్యాఖ్యాన అనుసారంగా రామాయణ ద్వయమంత్ర అర్థ వివరణ అంటూ ఆయన వివరించారు. అలాగే ఇక్కడ నుండి ఈ సర్గ అంటే 31వ సర్గ, ఇది ఒక మలుపు తిరుగుతుంది ఇక్కడ ఈ వ్యాఖ్యానాల్లోనూ. మామూలుగా వాల్మీకి అయితే కథ కథగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఆయన వ్యాఖ్యానాలలో ఒక వ్యాఖ్యానకారులు అనుసరించిన వివరాలు ఏమిటి అని అంటే, ఇప్పుడు వాల్మీకి మొదటి ఈ 31వ సర్గలో శ్లోకం, త్వరమాణ తతో గత్వా జనస్థానాత్ అకంపన ప్రవిశ్య లంకాం వేగేన రావణం వాక్యమబ్రవీత్. అకంపనుడు జనస్థానము నుండి పరుగులు తీసుకుంటూ లంకకు పోయాడు అని ఆరంభించారు ఇక్కడ. ఇక దీని వ్యాఖ్య రాయటానికి గోవిందరాజయంలో అసలు మొదలు ఒక ప్రార్థనా శ్లోకాన్ని రాస్తారు ఆయన రామచంద్రస్వామిని గురించే. అలాగే ఈ సర్గ నుంచి చాలా సర్గల వరకు ఎంత దూరం వెళ్తుందో ప్రతి సర్గకి ఆరంభంలో ప్రార్థన ఒక శ్లోకం చాలా విచిత్రంగా ఉంటుంది. ఇంతకుముందు వరకు ఇలా లేదు. అయితే ఇలాంటి పద్ధతి ప్రతి అధ్యాయానికి భాగవతంలో 500 పైన ఉన్నటువంటివి 12 స్కంధాల్లో శ్రీధరీయము, శ్రీధర స్వామి మాత్రం ప్రతి అధ్యాయానికి ఒక ప్రార్థనా శ్లోకాన్ని రాస్తూ ఆ అధ్యాయ సారాన్ని కూడా వివరిస్తూ ఆయన రాస్తారు. అది ఆ పద్ధతి. అలాంటిది ఇక్కడ నుంచే, ఈ మొత్తం నుంచి కాదు, వీరు కాండ మొదట్లో ప్రార్థన చేయటము, కాండ చివరిలో ప్రార్థన చేసి ముగించటము ఇలా ఉంటుందే కానీ సర్గకి ఇక్కడ ఆరంభిస్తారు ఆయన. మరి వారి ఉద్దేశాలు ఏమిటి అని అంటే, ఇది ఒక మహోన్నతమైనటువంటి, ఇది ఇక్కడ ఆరంభం అవుతూ ఉన్నది అని, ఒక దివ్యమైనటువంటి ఈ కథ అని, దాని దివ్యత్వాన్ని సూచించటానికి ఇలా చేసి ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది. రామచంద్రస్వామి ప్రార్థన. సంహృత్య సకలం లోకం పునఃస్రష్టుంచ యః క్షమః తమహం శిరసా వందే జానకీ ప్రాణనాయకం. జానకీ ప్రాణనాయకునికి వందే, నమస్కరిస్తూ ఉన్నాను. శిరసా, శిరస్సు చేత, శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఆయన ఎటువంటి వాడు అని అంటే, సకలం లోకం సంహృత్య, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా సంహరించి, పునః స్రష్టించ మరల సృష్టించటానికి, యహ క్షమ ఎవడు సమర్థుడో, అంటే కేవలము ఈ కరదోషణాదులు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచమంతటిని, సకలం లోకం అంటే చరాచరములన్నింటినీ కూడా లయము చేసి మళ్ళీ సృష్టించటానికి సమర్థుడైనటువంటి జానకీ ప్రాణనాయకునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను అంటున్నాడు ఆయన. అని తర్వాతకి ఆరంభిస్తాడు ఆయన, త్వరమాణ శూర్పణఖ ఆగమన అపేక్షయా ఇది శేష. అంటే శూర్పణఖ వెళ్ళకముందే వెళ్ళాడు అన్నమాట. అకంపను రావణ చారహ, అతడు ఒక చారుడు, వీటిలోనే ఉన్నాడు, ఇక్కడ తిరుగుతూనే ఉంటాడు. త్వరమాణో గత్వా వేగేన వెళ్ళిపోయాడు, మహావేగంతో వెళ్ళిపోయాడు. అబ్రవీత్ ఇలా చెబుతూ ఉన్నాడట. ఏమని, జనస్థాన స్థిత రాజన్ రాక్షస బహవోహతా ఖరశ్చ నిహత సంఖ్యే కథంచిత్ అహం ఆగత. జనస్థానంలో ఉన్నటువంటి వారందరూ చనిపోయారు ఖరుడితో సహా మొత్తం. నేనే కథంచిత్ ఏదో ఒక రకంగా ఇలా వచ్చాను అన్నాడు ఆయన, బయటపడ్డాను. కథంచిత్ అంటే స్త్రీవేషధారణేనా ఇది భావ, స్త్రీ వేషాన్ని ధరించాడు అంటే చీరలు కట్టుకుని వేషాలు మార్చేసుకుంటారు వెంటనే క్షణంలోనే. ఎందుకంటే మరి ఆ యోధుడు ఆ పురుషులలో ఒకడు అని అంటే రామబాణాలు విడిచిపెట్టవు అని ఎక్కడికైనా వచ్చి చంపేస్తవి అని. అందుకని స్త్రీ రూపంతో వచ్చేసాడట. వచ్చేసాడు ఏవముక్తో దశగ్రీవ క్రుద్ధ సంరక్తలోచన అకంపనమువాచ ఇదం నిర్దహన్నివ చక్షుషా. మాట వినేటప్పటికే కోపం వచ్చేసింది రావణాసురుడికి. క్రుద్ధ మహా కోపం వచ్చింది. సంరక్తలోచన ఎర్రహ అయిపోయినాయి కళ్ళు. వాడిని తగలబెట్టేటట్లుగా చూస్తూ అకంపనుడిని మార్చేసేటట్లుగా ఏం వార్త చెప్పాడు వీడు అని అంటూ ఉన్నాడు. ఇట్లా కేన రమ్యం జనస్థానం హతం మమ పరాశున కోహి సర్వేషు లోకేషు గతించ అధిగమిష్యతి. ఎవడు అలా చేసినటువంటి వాడు ఆ జనస్థానంలో నా రమ్యమైనటువంటిది అది ఆ జనస్థానము దానిని ఇలా ఎవడరా చేసినవాడెవడు. నహిమే విప్రియం కృత్వా శక్యం మఘవతా సుఖం ప్రాప్తుం వైశ్రవణేనాపి నా యమేనా నా విష్ణునా. ఎవడు వాడు నాకు విప్రియం నాకు అపకారం చేసినటువంటి వాడు అడు బ్రతుకుతాడా? అడు మఘవ ఇంద్రుడైనా సరే వైశ్రవణుడు కుబేరుడైనా యముడైనా విష్ణువైనా సరే ఎవరు అలా చేశారు? వారికి బ్రతుకులేదు. కాలస్య చాప్యహం కాలో కాలుడికి కాలుడిని నేను, దహేయమపి పావకం అగ్నిని దహించేటటువంటి వాడిని నేను, మృత్యుం మరణధర్మేణ సంయోజయితుముత్సహే. మృత్యువుని కూడా చంపటానికి తగినటువంటి వాడను నేను. రావణుని ప్రవేశం బహుశా ఇక్కడే ఈ పూర్వరామాయణంలో. రావణుని కథ అంతా ఉత్తర రామాయణంలో ఉంటుంది. అది కూడా ఒక మహేశ్వర తీర్థీయమని చెప్పుకున్నాం ఒక వ్యాఖ్యానము. దాంట్లో ఆయన కూడా ఇక్కడ కొంత చూపిస్తాడు వివరణ. అది కూడా వచ్చినప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రవేశం రావణాసురుడిది ఎటువంటి వాడో తాను చెప్తూ ఉన్నాడు. మహాకోపంగా ప్రవేశించింది రావణ పాత్ర రావణుడు. మరి రాముడండి ఆరంభంలోనే కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ అంటూ ఆయన గుణములు అటువంటి గుణములతో రాముడు ప్రవేశిస్తే ఇటువంటి గుణములతో రావణాసురుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. దహేయమపి సంక్రుద్ధస్తేజస ఆదిత్యపావకౌ. అగ్నిని సూర్యుడిని కూడా నేను దహింపవేయగలిగినటువంటి పరాక్రమం కలవాడను. వాతస్య తరసావేగం నిహంతుమహముత్సహే. గాలిని కూడా పట్టుకొని దానిని కూడా నాశనం చేస్తాను. తథా క్రుద్ధం దశగ్రీవం కృతాంజలిరకంపన. అంత కోపంతో ఉన్నటువంటి ఆ దశగ్రీవుడికి దశకంఠుడైనటువంటి రావణుడికి నమస్కరించి అంటూ ఉన్నాడు అకంపనుడు. భయాత్ సందిగ్ధయా వాచ రావణం యాచ తే అభయం. అభయం ఇస్తే చెబుతా మహాప్రభో అని గడగడగడగడ వణికిపోతూ భయంతో అంటే దశగ్రీవో అభయం తస్మై ప్రదదౌ రక్షసాంవరః సవిశ్రబ్ధో అబ్రవిద్వాక్యం అసందిగ్ధం అకంపనః. నీకు భయం లేదు లేరా చెప్పు. నాకు అది వినగానే కోపం వచ్చేసింది, నీకు అభయమిస్తూ ఉన్నాను చెప్పమన్నాడు. అంటే వాడు అసందిగ్ధం సందేహం లేకుండా చెప్తూ ఉన్నాడు అకంపనుడు. చారుడు కదా, ఉన్నది ఉన్నట్లు చెప్పటం వారికి లక్షణం. చెబుతూ ఉన్నాడు పుత్రో దశరథస్యాస్తి సింహ సంహననో యువా. సింహ సంహననుడయ్యా, చూస్తే ఒక సింహాన్ని చూసినట్టే అంతే. అది ఆనాడే వాల్మీకి చెప్పాడండి ఈ మాట, చూస్తే సింహాన్ని చూసినట్టు రాముడిని. మరి ఇప్పుడు కూడా చాలామంది మీరు చూడండి సింహాలు వారి వెంట ఈ సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అదే సింహం అది పలకరిస్తుందని గడ్డం తీసుకోవడానికి ప్రయత్నించకరాను ఏదో అంటాడు వాడు పవన్ కళ్యాణ్. అలాగే సింహము సింహ సంహనుడు అంటే డైరెక్టర్లకు కూడా ఆ స్క్రీన్ ప్లే అన్నీ చూపించాడు వాల్మీకి. అద్భుతమైనటువంటి రచనది. ఒక శ్లోకాన్ని కూడా విడవకుండా చెప్పుకుంటే ఎన్నేళ్ళు అవుతుందో చెప్పలేము. అటువంటి రచన వాల్మీకి రచన. సింహాన్ని చూసినట్లే రాముడిని చూస్తే దశరథుని కుమారుడు రామోనామ రాముడు అనేటటువంటి పేరయ్యా. వృషస్కంధో ఆబోతు వంటి భుజస్కంధములు కలిగినటువంటి వాడు ఆబోతు, మూపురములు వంటివి. వృత్తాయత మహాభుజ విశాలమైనటువంటి భుజములు. వీర మహాపరాక్రమశాలి పృథుయశాహ పెద్ద కీర్తి రామునిది. శ్రీమాన్ అతుల్య బల విక్రమ. అతుల్య బలం అంటే రాముని బలంతో సమానమైనటువంటి బలము ఎవ్వడికి లేదు. హతం తేన జనస్థానం ఖరశ్చ సహదూషణ. దూషణుడు ఖరుడు మొత్తము ఆయన చేతులు చచ్చిపోయారు. అకంపన వచశ్రుత్వా రావణో రాక్షసాధిప నాగేంద్రైవ నిస్వస్య వచనంచ ఇదమబ్రవీతు. నాగేంద్రైవ పెద్ద పాము బుసకొట్టినట్టుగా బుసలు కొడుతూ అంటూ ఉన్నాడు రావణుడు. ససురేంద్రేణ సంయుక్తో రామ సర్వామరైస్సహ ఉపయాతో జనస్థానం గృహి కశ్చిత్ అకంపన. ఏమిటి రాముడా, ఏమిటి రాముడా, ఎవరా రాముడు? ఇంద్రుడితో ఏమైనా కలిసి వచ్చాడా? ఆ ఉత్తర దేశంలో ఉన్నటువంటి అధిపతి ఇంద్రుడు వాడితో ఏమైనా కలిసి వచ్చాడా? ఏమయ్యా వాడేమైనా వచ్చాడా? రావణస్య పునర్వాక్యం నిశమ్య తదకంపన అచచక్షే బలం తస్య విక్రమంచ మహాత్మన. రాముని బలం వినవయ్యా అప్పుడే ఏమైంది? ఇంద్రుడు లేదు, మహేంద్రుడు లేదు, రామో నామ మహాతేజ. ఆ మహాతేజశాలి రాముడు శ్రేష్ట సర్వధనుష్మతాన్ ధనుర్ధారులలో శ్రేష్ఠుడు రాముడు. దివ్యాస్త్ర గుణసంపన్న అస్త్రములు దివ్యాస్త్రములు ఉన్నవాగనే వద్ద పురందర సమోయుధి. ఆ పురందరుడు కూడా చాలడు సమా, ఇంద్రుడు కూడా చాలడు ఆ రామునికి. యుద్ధమునందు తస్యానురూపో బలవాన్ రక్తాక్షోదుందుభిస్వన. అటువంటి బలము కలిగినటువంటి వాడు ఎర్రని కళ్ళు దుందుభి భేరి మ్రోత. ఆయన కంఠస్వరమేమి కీసు కంఠం కాదు. కనీయాన్ లక్ష్మణో నామ భ్రాత శశినిభానన. ఆయన సోదరుడున్నాడు లక్ష్మణుడట. ఆయన చంద్రుని వంటి ముఖము కలిగినటువంటి వాడు. తేన సహ సంయుక్త పావకేన అనిలోయధ. ఇద్దరు కలిస్తే ఇంక చెప్పేదేముంది? అగ్ని వాయువులాగా ఆ తగలబెట్టి అగ్నికి వాయువు తోడైతే మొత్తం దగ్ధం చేసి వదిలిపెడుతుంది. అది అటువంటి వాళ్ళు అన్నదమ్ములు. శ్రీమాన్ రాజవరస్తేన జనస్థానం నిపాతితం. రాముని చేత జనస్థానమంతా నశింపజేయబడింది. అయిపోయారు అందరూ కూడా. నైవ దేవ మహాత్మాను నాత్ర కార్యావిచారణ. అక్కడెవరు దేవతలు లేరు, వారి వెంట ఎవరూ లేరు, ఆయనే మహాత్ముడయ్యా. శరా రామేణతు ఉత్సృష్టాహ రుక్మపుంఖాహ పతత్రినః. రాముడు వదిలే బాణాలు ఎలా ఉన్నాయనుకుంటున్నావు? బంగారపు వెనక కట్టి ఉన్నాయి పుంఖములు. వెనక అస్త్రములకు బంగారపు అవి కట్టి ఉన్నాయట మామూలుగా కత్తులకు పిడుగులలాగా. ఆ శరములకు పతత్రిణ రెక్కలు కూడా ఉన్నాయి వాటికి. సర్పాహ పంచాననో భూత్వా. ఆ బాణములు ఐదు తలల పాములలాగా భక్షయంతి స్మ రాక్షసాన్ రాక్షసులను భస్మం చేసేస్తూ ఉన్నాయ్యా ఆ బాణాలు వచ్చి. ఏన ఏన చ గచ్చంతి రాక్షస భయకరిషితా. ఎటు ఎటు వస్తూ ఉన్నాయో అటు అటల్లా భయపడి పరుగులు తీస్తూ ఉన్నారు రాక్షసులు. తేన తేన స్మ పశ్యంతి రామమేవ అగ్రతస్థిత. ఎవడికి వాడికే రాముడు ముందు నిలబడినట్టు కనపడుతున్నాడు. ప్రతి వాడికి రాముడే కనపడ్డాడు, వ్యక్తికి ఒకడుగా కనపడ్డాడు రాముడు. ఇత్థం వినాశితం తేన జనస్థానం తవానఘా. ఇలా అయిపోయింది యుద్ధం. 14,000 మందికి 14,000 రాముళ్ళు వచ్చినట్టు కనపడింది. ఎవడికి వాడే భయంతో అయిపోయారు సుమా, చనిపోయారలా. అకంపన వచశ్రుత్వ రావణు వాక్యమబ్రవీతు, ఆ మాట విని అంటూ ఉన్నాడు. జనస్థానం గమిష్యామి హంతుం రామం సలక్ష్మణం. వెళ్దాం ఇప్పుడే ఆ జనస్థానానికి వెళ్ళి ఆ ఇద్దరిని కూడా చంపేద్దాం రామలక్ష్మణుని. అథైవ ముక్తే వచనే ప్రోవాచేదమకంపన శృణు రాజన్ యథావృత్తం రామస్య బలపౌరుషం. అప్పుడే ఏమైందయ్యా, విను, ఇంకా విను, చెబుతా. అభయమిచ్చావు కదా, చెబుతా. అసాధ్య కుపితో రామో విక్రమేణ మహాయశాః ఆపగాయ సుపూర్ణాయ వేగం పరిహరే శరైహి. సామాన్యుడు అనుకున్నావా రాముడు? ఆ మహావేగంతో వచ్చేటటువంటి నదుల ప్రవాహాలను కూడా బాణాలతో ఆపగలడు రాముడు. సతారగ్రహ నక్షత్రం నభశ్చాపి అవసాదయేతు. ఆ నక్షత్రములతో గ్రహములతో ఉన్నటువంటి ఆకాశమును కూడా మొత్తమంతా ఖాళీ చేసేస్తాడు రాముడు. అసౌ రామస్తు మజ్జంతిం శ్రీమాన్ అభ్యుద్ధరేన్మహీన్. ఆ భూమిని ముంచేయగలడు, మళ్ళీ పుట్టించగలడు రాముడు తన బాణాల చేత. భిత్వా వేలాన్ సముద్రస్య లోకాన్ ఆప్లాదయేద్విభు. ఆ సముద్రము యొక్క వేల అంటే హద్దు, ఆ హద్దు దాని చెలియలి కట్ట అంటారు, అది కొంతవరకు వస్తూ ఉంటుంది ఆ ప్రవాహం ప్రతిరోజు. అటువంటి వేగం వా అపి సముద్రస్య వాయుం వా విధమేత్తు శరైహి. ఆ సముద్రము యొక్క అలల పొంగును ఆపగలడు, వాయువుని కూడా గాలిని కూడా ఆపగలడు తన బాణముల చేత. సంహృత్యవ పునర్లోకాన్ విక్రయేణ మహాయశాః విక్రమేణ మహాయశాః శక్తస్స పురుష వ్యాఘ్ర స్రష్టుం పునరపి ప్రజాః. లోకాలను నాశనం చేస్తాడు, మళ్ళీ పుట్టించగలడు. ఈ శ్లోకమే దాదాపు మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. గోవిందరాజు ఆయన ఇదే కదా, ఇదే వచ్చేటట్లుగా అయితే పదాలు వేరు ఉన్నాయి. ఇక్కడ సంహృత్యవ పునర్లోకాన్ విక్రమేణ మహాయశాః శక్తస్స పురుష వ్యాఘ్ర స్రష్టుం పునరపి ప్రజాహ అన్నాడు అకంపనుడు. అంటే మళ్ళీ పుట్టించగలడు. సంహృత్య సకలం లోకం పునఃస్రష్ఠుంచయ క్షమ తమహం శిరసా వందే జానకి ప్రాణనాయకం అంటూ ఉన్నారు ఈయన. వందే రామునికి నమస్కారం అంటూ ఉన్నారు ఈయన. ఇదే అర్థం వచ్చే శ్లోకం అన్నమాట అది. మరి ఆ రాముని యొక్క పరాక్రమ వర్ణన ఇక్కడ ఉంది కనుక కరుడు అకంపనుడు చెబుతూ ఉన్నాడు. దానికి పొంగిపోయారంతా, ఆనందపడిపోయారు ఆ అకంపనుడు వాక్యములు వాల్మీకి మహర్షి రచన. అలా ఆనందపడి దాన్నే తీసుకుని ఆయన ప్రార్థనగా చేశాడు అక్కడ. నహి రామో దశగ్రీవ శక్యో జేతుం త్వయాయుధి. నీవేం జయించలేవా రాముణ్ణి. రక్షసాం వా అపి లోకేన స్వర్గ పాపజనీరివా. ఏమిటేనంటే పాపం చేసినటువంటి వాళ్ళు సుఖం పొందనీలట్లుగా. పాపం చేసిన వాడు సుఖాన్ని పొందగలడా? ఆ పాపాన్ని అనుభవించాలి వాడు. అలాగే ఆ రాముడిని జయించడం నీకు సాధ్యం కాదయ్యా. నతం వజ్య మహం మన్యే సర్వైర్ దేవాసురైరపి. నువ్వు కాదు, సమస్తములైనటువంటి మీ అన్నదమ్ములు ఉన్నారే దేవతలు అసురులు, వీళ్ళంతా అన్నదమ్ములేగా. వాళ్ళు వీళ్ళు మీ మొత్తం అన్నదమ్ములంతా కలిసి కూడా ఏమీ చేయలేరు రాముడిని. అయం తస్య వధోపాయ తమ్మమైకమనాశ్రుణు. కనుక నీ రాముడిని ఏమీ చేయలేరు మీరు, కానీ దానికి ఒక ఉపాయం ఉన్నది, అది చెబుతా, దానిని విను. వేరే ఉపాయం అది, యుద్ధంలో మీరేం చేయలేరు రాముణ్ణి, మరొక ఉపాయం ఉన్నది చెబుతాను అంటూ ఉన్నాడు ఆయన. ఆ ఉపాయం ఏమిటో తర్వాత చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.